అరవై ఒక్క లకార రూప సం భా లకార రూప రూప్యత ఇతి రూపం మంత్రస్య చతుర్థనర్లత్వేన జ్ఞాపకం యస్యాః సా తథా ఓం లకార రూపాయే నమః ఆం వి నిరూపింపబడునది గావున రూప మనబడును పంచదశి మహామంత్రము నందలి ప్రథమకూట చతుర్థవర్ణమైన లకారముచేత జ్ఞాపకము చేయబడునది ఉపాసింపబడునదిగాన పరమేశ్వరి లకార రూప ఎని సంకీర్తనము చేయబడుచున్నది 147 148 శంకర గ్రంథరత్నావళి.